యథేయం పృథివీ మహీ భూతానాం గర్భమాధరే ఏవాదే ద్రియతాం గర్భో అనుతోతుం సమీరవే యథేయం పృథివీ మహీ రాధాదేవాం వనస్పతిః ఏవాదే ద్రియతాం గర్భో అనుతోతుం సమీరవే యథేయం పృథివీ మహీ రాధాదే పర్వతాంగే ఏవాదేంద్రియతాం గర్భో అనుసూతుం సమీరవే యథేయం పృథివీ మహీ రాధార కృష్ణీతం జగత్ ఏవాదేంద్రియతాం గర్భో అనుసూతుం సమీరవే ఈర్ష్యాయాధ్యాయం ప్రథమాం ప్రథమస్యా ఉతావారాం అగ్నిం హృదయ్యాం శోకం తందేర్వాపయామసి యథాభోగన్మృతమానామృతమానస్తరా పురంతో పురంతమనాబోధియా పురంత విశ్వా భూతాని పవమానఃపునాదుమాకరక్షాయ జీవతే అథోరిష్టదాయ ఉభాభ్యాం దేవతమిదః పవిత్రేణ సమేన చ అస్మాన్ మునిహితక్షరే అగ్నేవాస్తదాయ దుష్మిణుతేమత్తోపన్నపాయతి అన్యమస్మదిక్షతోగ్రం చేతౌ వ్రతస్థపుర్వదాయ నమో అస్తు ధక్మనే నమో రుద్రాయ నమో అస్తు ధక్మనే నమో రాజ్ఞే వరుణాయ త్రిధీమలే నమో దివే నమః పృథివ్యై నమోషాధీభ్య అయ్యాభిశోచయస్తా రూపాణి హనీతారుణోది తస్మై తే రుణాయ భద్రేణాయ ధక్మనే ఇమాయాస్త్ర పృథివే సాధిత్వజోహం భేదేహం సౌరగ్రహం శ్రేష్టమతిభేదానాం వశిష్టం వీరుధానాం సోమభగరివరామేషు దేవేషు వరుణో యథా దేవతీరనాథృఢశ్రీరాధమశ్రీరాధ ఉదర్థనే జగన్మణీరథోహణే పయస్వదేకృణాయమరుదస్థామధు పునర్పృతో మరుదత్వాయ్యేయత్తమిష్టిల్యా విశ్వాధిమతఃప్రణాది ఏ జాజిగ్రహా కన్యేవ సున్నైరుందృందారావత్యేవ జాయా శశ్రుషేత్రతపసోదివారక్తం చ శశ్రుషీ భయేణ్యక్రదురామో దేవీ ఉపహ్వయే ఓరాపకర్మణ్యా ముంచందిల ప్రణీరయే సద్య కృణ్వంతే దేవస్య సవితుస్తవే కర్మ కృణ్వంతు మానూషా షణ్వోహన్వపవోషధి శివా హిమవత ప్రస్రావంతి సింధౌ సమరంగమ ఆపోహమయ్యం దేవేదం హృద్యోతమేషజం యన్మే అక్షోరాదిత్యోతమాజో ప్రపాదోశ్చరత్ ఆపస్తత్సర్వం నిష్కారం సుభేషక్రమా సింధూపత్నే సింధూరాజ్ఞే సర్వాయాస్తన దత్తనసేషమహే పంచజయా పంచాశ్చ వయ్యంతి మన్యా అవే ఇతస్తా సర్వా నశ్యంతు భాగా పఠితా సప్తజయా సప్తరచ్చేవ్యా అభి ఇతరస్తా సర్వాణశ్రందు భాగా పతిదామివ నవ జయానపతిశ్చ సైన్యం నిష్కమ్యా అభి ఇతరస్తా సర్వాణశ్రందు భాగా పతిదామివ అవమాపా ఆత్మన్ సృజమహీనం మృగజాదిన ఆవాభద్రస్య లోకే వాత్మన్ దేశ్యమీహృతం యోన ప్రాప్మన్నజహారిమోత్పాదహిమో భయం పదామనం వ్యావర్తరేణ్యం వాత్మానోపతిజలా అన్యత్రుచరుదాక్షేడామిక్షమి దేవా ప్రమోదరిహితో నివృత్యాయమా తస్మాజామృణవా మనిష్కే సన్నోస్తుపదే శివ కపోదరిహితోనోస్తునాగాదేవాశ్వగుణగృహన్న అగ్నిర్ప్రోదాన్న పరి హేది పక్షిణీ మృక్తు హేది పక్షిణీర భాగ్యస్మానాష్టే పదం కృణుదయగ్నిహాయే శివోగోభ్యురపురుషేభ్యో నమస్తే కపోద విజా కపోదం నృ ప్రణోదం తత్పరిగామ సల్లోభయం దోదురితా పదాని హిత్వా నమో జంబ పరిష్ట పరిమే ఏ పరిమే